అథాష్టమం కాండం. ఓం అంతకాయ మృత్యవే నమః ప్రాణాపానాయ నమః. ఇహాయ మస్తోరుః సహస్రనాథోర్యస్య భాగే అమృతస్య లోకే ఉదయేనం భగో అగ్రభీదుదయేనం సోమో అంశుమాన్. ఉదయేనం మరుతో దేవా ఉదింద్రాగ్ని స్వస్తయే. ఇహతే సూర్య ప్రాణ ఇహాయోరిహ దేవనః ఉత్పాదేభ్యో దైవ్యా వాచా భరామసి. ఉత్క్రామాతః పురుషమావపత్థాపత్యః పద్వింశవముంచమానః. వాచిత్తాస్మాల్లోకాదగ్నే సూర్యస్య సందృశాః. తుభ్యం వాతః పవతాం మాతరిష్వా తుభ్యం వర్షం త్వమృతాన్యాపాః. సూర్యస్తే తన్వే సంతపాతి త్వాం మృత్యుర్దయతాం మా ప్రవేష్టాః. ఉద్యానం తే పురుషనావజానం జీవాతుం తే దక్షతాతిం కృణోమి. ఆహిరో హేమగమ్మం సంగమృతర్విదథ మావదాసి. మా దేవనస్తత్ర కాన్మా చిరో భూన్మా జీవేభ్య ప్రమదో మానోగా పిత్రే. విశ్వే దేవాభిరక్షంతు త్వేహ మాగదానామాధీధీధాదేరంతిపరావతం. ఆరోహతమసోజ్యోతిరేయ్యాతే హస్తౌరభామహే. శ్యామశ్చత్వామాశబలశ్చ ప్రేషితో జమస్యరుమధిరక్షీష్వానో. అర్వాణ్యే హిమాదిభ్యో మాత్ర నిష్ఠపరాన్మనాః. మైతం బంధమనోగా భీమలేషనే నమోర్వం నేరథతం రవీరి. తమాయే తత్తోర్ణమా ప్రవక్త భయం పరస్తాద భయంతే అర్వాక్. రక్షన్నుత్వాగ్నజోనే అప్స్వాంతరక్షతుమనుష్యాయ విందతే. వైశ్వానరో రక్షతు జాతవేదాదివ్యస్తామాత్వా విద్యుదా సహ మాత్వాక్రమ్యాదభిమం స్తారాత్ సంగసుకాచ్చ. రక్షతుత్వాద్యో రక్షతు పృథివీర్యశ్చత్వారక్షతాం చంద్రమాశ్చ. అంతరిక్షం రక్షతు దేవహేత్యాః. బోధశ్చత్వా ప్రతిబోధశ్చ రక్షతామ. స్వప్నశ్చద్వారవద్రాణశ్చ రక్షతాం. గోపాయంశ్చత్వాజామేవిశ్చ రక్షతాం. తే త్వా రక్షంతు తే త్వా గోపాయంతు తేభ్యో నమస్తేభ్య జీవేభ్యస్వా సముదే వాయుంద్రో దాతాదధాతు సవిషాత్రాయమాణః. మా త్వా ప్రాణోబలం భాసేదసుందే నుయామసి. మా త్వా జంభస్తంభ దుర్మాతమోవిదం మా జిగ్వరిహ ప్రవయః కథాశ్చాః. ఉత్వాదిత్యావసవరంతో ఇంద్రాగ్నే స్వస్తయే. ఉత్వాద్యోరుత్ప్రేతివ్య ప్రజాపతిరగ్రభీత్. ఉత్వా మృత్యోరోషధ సోమరాజ్ఞీరమీవరన్. అయం దేవాయైవాస్త్వయమ్ మామత్రగాదిత. ఇమం సహస్రవీర్యేణ మృత్యోరుత్పారయామసి. ఉత్వా మృత్యోరీవరం సంధమంతమయోధరాః. మాత్వా వ్యక్తకేశ్యో మాత్వా గరుదోరుదన్. ఆశమవేదం త్వా పునరాఘా పునరన్నరాః. సర్వాంగహర్వం తే చక్షుస్సర్వమానిశ్చ తే విదం. వ్యవాత్తే జ్యోతిరబోధపరతత్తమో అక్రమీత్. అవర్తం మృత్యుం నరేతిమపరక్ష్మం నిదధ్మతి. ఆరభస్వేమామృతస్య సృష్టిమచ్ఛిన్యమానా జలదష్టిరస్తుతే. అసంతాయుః పునరాభరాభిరజస్తమోపగామాప్రమేష్టాః. జీవరాం జ్యోతిరభ్యేర్యర్వాంగాత్వాయ. అవముంచం మృత్యుపాజానశక్తిం రాఘీయాయుః ప్రతరం దే దధామి. వాతాత్తే ప్రాణమాదిదం సూర్యాచక్షురహం తవ యత్తే మనస్పరితద్ధారయామిషం విత్వాంగిర్పదజిహ్వజాలయపన్ ప్రాణేనత్తాద్విపదాంచతుష్పదామగ్నిమేవ జాతమభిసంధమామి నమస్తే మృత్యో చక్షుషే నమః ప్రాణాశయతేరం అయం జీవమావృతేమం సమీరయామసి కిణోన్యస్మై భేషజం మృత్యో మా పురుషం వధీ జీవలాన్నఘారిషాం జీవంతీమోషధీమహం త్రాయమాణాం సహమానాం సహస్వతీహోవే స్మారిష్టదాతరే అధిబ్రూహి మారభాస్వదేమం వేదం సర్వహాజాదిహాస్త భవా సర్వో మృడతం శర్మ యక్షతమపజిధ్యదురితం భక్తమాయో అస్మే మృత్యో అధిబ్రూహీమం దరస్వోదీతో అరిష్ట సర్వాంగ సుష్ృంజరతాజన ఆత్మన అభుజమస్మృత దేవానాం హేతి పరిత్వారణ ఆరగ్నిం గమ్యారం నిరోహం జీవాత వేతే పరిధామి యత్తే నిజానం రజతం మృత్యో అనవధ్యం పదయం తస్మాద్రక్షం తో బ్రహ్మాస్మే బ్రహ్మ కణ్మసి కృణోమి తే ప్రాణపానో జరా మృత్యుం దీర్ఘమాయుస్వస్తి వైవస్పతేన ప్రహీతాన్యమదూతావచరతోపసేధాపి సర్వాన్ ఆరాధాతిం నిర్దేతిం పరోగ్రాహ్యం గ్రవ్యాదః పిశాచాన్ రక్షోయత్ సర్వం దుర్భూతం దత్తమైవాపహన్మతి అగ్రేష్టే ప్రాణమృతాయుష్మతోమన్వే జాతవేదతః యథా నరిష్యా అమృత సజోరే గణోభిత శివేనే సా పృథివీరాసం తాపే అభిశ్రియో శంతే సౌర్యాతవతు సంవాతో వాతు హృదే శివాభిరం తాపో దివ్యా పరస్పతీ శివాస్తే సంతోషధయ ఉత్తరస్యా ఉత్తరాం పృథివీమీ తత్రిత్యోరక్షణాం సౌర్యాచంద్రమసా యత్తే వాస పరిధానం యాం దేవిం కరుణే త్వం శివందే తన్మేతత్కన్మస్సంస్పర్శే ద్రోక్షణమంతుయే యక్షుడేన మంచన కాసుదేషాపవధికేషశ్రో శుభం ముఖం మానాయ ప్రమోషే శివోదే సాంద్రీయవాసావధో ఏతో యక్ష్మం విబాధే ఏతో ముంచతో అంహద యదస్నాధియక్తిపదిధాన్యం కృష్యాపయా యదాద్యాయదనాద్యం సర్వం తే అన్నమభిషం క్రీణోమి అన్నే చత్వారాత్రయే చోభాభ్యాం పరిదద్మతి ఆరేభ్యో జిగత్సుభ్య ఇమం మే పరిరక్షత శతం తే యుతం భాజనాందే యుగే చత్వారి కర్మ ఇంద్రాగ్నే విశ్వే దేవాస్తే మన్యం తామహీణీయమానా శరదే తాయే మంతాయే వసంతాయే గ్రీష్మాయ పరిదద్మతి వర్షాణి తుభ్యం శ్యోనాయేషు వర్ధం తవోషధీ మృత్యురీజే ద్విపదా మృత్యురీజే చతుష్పదా కస్మాత్ త్వాం మృత్యోర్గోపదేరుద్భరామి సమాబీభే సోరిష్ట నమరిష్యసి నమరిష్యసి మాబీభే నవేతత్ర మ్రియంతే నోయం చధమంతమాః సర్వో వేతత్ర జీవతిగౌరస్వ పురోష పశుః యత్రేదం బ్రహ్మ క్రియతే పరిధిర్జీవనాయకం పరిత్వా పాదు సమానేభ్యో విచారాత్ సమంభ్య అమామృంభవామృతో జీవో మాతే హాసిశరీరం యే మృత్యవరేకశతయ్యానాష్టాచితార్యా ముంచంతు తస్మాత్ దేవా అగ్నేర్వైశ్వా నరాదతి అగ్నేశ్వరీరమతి పాయక్షురక్షోహాసీరవత్నః అథో అమీ వచాతన ప్రోతృణామభేషజం రక్షోహణం వాజినమాలీఘం నిమిత్తం వశిష్ఠమువాజామి శర్మ శిరానో అగ్నిక్రతుభిస్వమిద్రశ్వనో దివాసరిషప్పాదునక్తం అయోదంష్టో అగ్నిశాయాదుధానానుపస్పృశజాతవేదస్సమిద్ధ ఆదిగ్వజామోరదేవాన్వభస్వక్రవ్యాదోష్ట్వాపీధత్స్వాసం ఉభోభయాదిన్నుపదేహితం ముష్టో హింసశిశానోపరం పరం చ ఉదాంతరిక్షేపయ్యాగ్నేజం భయ సంభేగ్రభిరాదుధానాన్ అగ్నేత్వజం యాదుధానస్య భిందిహంసాదనిర్హరసాహంతేన ప్రపర్వాణి జాతవేదశ్రేణే కవ్యాత్ర విష్ణుర్విచేనాత్వేన యత్రేదానీం పశ్యసి జాతవేదస్తిష్టం తమగ్న ఉతవాచరం తమ్ ఉతాంతరిక్షేపతం తమ్ యాదుధానం తమస్తా విద్య సర్వాశిశానః యజ్ఞైరిషో సన్నమానో అగ్నే వాచా శల్యాదనిర్హృద్ధిహారః తాభిర్నిజ్యహృదయేయాదుధానాం ప్రతీతో బాహోన్ ప్రతిభంగేషాం ఉతారబ్ధాం స్పృణిహి జాతవేద ఉతారే బాణాం దృష్టిభిర్జాదుధానాన్ అగ్నే పూర్వో నిజ హిశోచాన ఆమాదక్షింకాస్తమదంతేనీ ఇహ ప్రబ్రూహిజదేవస్సోహగ్నే జాతుధానో నీలం కృణోమి తమారభస్వ సమిధారనిష్టరచక్షసశ్చక్షోషారక్షయైనం తీక్ష్ణేనాగ్నే చక్షోషారక్షయజ్ఞం ప్రాంచం వసుభ్య ప్రణాయః ప్రచేత హింసం రక్షాం సవిశోషోజానం మాత్వా సమం జాదుధానాదచక్ష విచక్షారక్ష పరీపశ్య విక్షుతస్య త్రీణి ప్రవేశ్రా తస్యాగ్నే వృష్టేరహరసారిణీత్రేధామూలం యాదుధానశ్చ వృష్ట త్రియాదుధాన ప్రసీదిం తరేద్ధృతయ్యో అగ్నే అనృతేన హంది తమర్జిషా స్మూర్జయం జాతవేదః సమక్షమే నంగృణేనియుంధి యదగ్నే అద్య మేథునాశపాతో యద్వాచస్రష్టం జనయం తరేభా మన్యోర్మనశ్చరవ్యాజాతయా విద్యేజాతుధారాన్ పరాశ్రణీ తపదాయాతుధారాగ్నే రక్షోహరసాశ్రణీ పరాచిషామోరదేవాశ్రణీ పరా సుతృపశ్వశోచతశ్రేణీ పరాజ్యదేవాజనం శ్రేణం తృప్తగేనం శపథాయంతు సృష్టా వాచాస్వేనం శరవచ్చంతు మర్మన్ విశ్వస్యేతు ప్రసీదీయాదుధానాః యః పౌరోషేణ క్షమిషాసమందేయో అశ్వేన పశురాయాదుధానాః యో అజ్ఞాయా భరతి క్షీరమగ్నే తేషాం శీర్షాణి హరసాపి వృష్ట్యా విషంగాయాదుధానాః పరం తాపావృష్టం తాపజీతరే దురేవాః పరీణాం దేవస్తాదుపరా భాగవోషధీనాం జయంతా సంవత్సరీణం వయ ఉస్త్రియాస్తస్య మాసీర్యాదుధారోరచక్ష పీయోషమగ్నేరతమశ్చిత్సాత్తం ప్రత్యంతమజ్జిషా విద్యమర్మణి సనాదగ్నే మృణశిరాదుధారాన్నత్వా రక్షాంసేపదనాశ్రీ సహమూరాననోదః క్రమ్యాదో మాతే హేత్యాముక్షతైర్యాయాః త్వన్నాగ్నేధరాలో దక్తస్తం పశ్చాదరక్షా పురస్తాద్ ప్రతిచ్చేదే అజరా సత్తపిష్టాఘజం సంశోషూచతోదహంతో పశ్చాత్పురస్తాదధరాదుతోత్తరాత్తవిష్కావ్యేణ భీమాశ్యగ్నే సఖాయమజరోజే అగ్నే వర్తామర్గస్తన్నాః తదగ్నే చక్ష ప్రతిధేహి రేభేష భారుజోరేణ పశ్యేదిజాదుధానాన్ అథర్వజ్యోతిషాదైర్యే సత్యం భూర్వంతమచితమ్యోష పరిత్వాగ్నేపురం వయం విప్రం దహస్య ధీమహి జగద్వర్ణం దివే దీవేనంతారం భంగురావత విషేణ భంగురావత ప్రతిష్మ రక్షతో దహి అగ్నే దిగ్మేన శోచిషా తపూరగ్రావిరర్జిభిః విద్యోతిరామృహరాభాగ్నిరావిర్విశ్వారిగృదేమహిత్వా ప్రాజేర్మాయాస్తహదే దురే భాషిషే శృంగే రక్షోభ్యో వినిక్షే ఏతే శృంగే అజరే జాతవేదస్తిగ్మహే తే బ్రహ్మ సంసితే పాభ్యాం దుర్భార్దమభిదాసం తం కిమేదిరం ప్రత్యంత వర్జితా జాతవేదో వినిక్ష్వ అగ్నిరక్షాం విశేషది శుక్రతో శీలమర్త్య శుజిష్పాగైద్యా ఇంద్రాతో మాతపాతం రక్ష ఉజ్జతం నిర్పయతం వృషణాతమో వృధా పరాశ్రీతమజితోన్యోషమహతమనుదేతాం విశేషమర్తిణా ఇంద్రాతో మాతమగజం సమభ్యా ఆగంతపురుజయస్సు నౌరగ్నిమాజీరా బ్రహ్మద్విషే క్రమ్యాదే ఘోరచక్షసే ద్వేషో దత్తమనవాయం శ్రీభీతిరే ఇంద్రాసోమా దుష్కృతో గౌరే అంతరారంభణే తమాశక్ప్రవిధ్యతాం యరో నైషాం పునరే కష్టనో గృహత్తద్వామస్తు సహసేవన్యువక్షవాః ఇంద్రాసోమా వర్తజకం దివో వధం సంప్రేథివ్యాఘజం సాయతర్హణం ఉత్తక్షతం వర్వతేభ్యోక్షో ప్రధానం నిజోర్వరథ ఇంద్రాసోమా వర్తజతం దివస్పరిలగ్నిప్తేభిర్జివమస్మరణి కపుర్వధేభిణో నివర్షాదే విద్యం జంతో నిస్పరం ఇంద్రాసోమా పరీవాం భూతు విశ్వత ఇయం మతిక్ష్యా వాజినా ోత్రామి మేధదేవా బ్రహ్మాణి నృపతీరివజిన్వరం ప్రతిస్మరేతాం జగద్భిరేవైర్హరం ధోరక్షతో భంగురావరత ఇంద్రామాసేవా సుఖం భోగ్యో మా కదాచిదభిదాచిద్రుః యోగే నమన సాచరం తమభిచష్టే అమృతే ధర్మజోభిః ఆవహివ కాశిలా సంగృహీతాసం నశ్వాసరైంద్రమతాకసం సంవిహరం తదేవైర్యేవా భద్రం దూషయం తిష్పదాభిః అహ ఏవాతాన్ ప్రదదాతు సోమ ఆవాదధాతు దృఢతేరుపస్థే యో నారదం నిప్సతి మిత్రో అగ్నే అశ్వాదాంగవాయ్యస్తనూనా పరస్వాస్తు పృథివీరగోస్తు విశ్వా ప్రదేశుశ్చయసో అస్తివాదిత్సరక్తం స్వవిజ్ఞానం చేతుడే జనాయ సచ్చాసచ్చరసీపస్మృధానే తయోర్యత్సత్యం తలద్రీరస్తోమాహంజాత నవాము సోమా మృజినం హీనోదిక్షత్రియూయాధారయంతం హనంది రక్షోహంజాసద్వదంతముభావింద్రస్ ప్రసీతౌషయా యీవాహమదేవోస్మి మోఘం వా దేవాహే అగ్నే కిమస్మభ్యం జాతవేదోహిణీరేద్రోఘవాచస్ నిర్వృథం స చందా అద్యాభూరి జాతు దానో అస్మి యదీవాయుస్తదప పూరోషస్య అథా స వీరైర్దశర్విజోజాజో వామోఘం జాతు ధారేత్యాహ యో మాజా తుం జాతు ధారేత్యాహ యో వా రక్షాశుచిరస్మీత్యాహ ఇంద్రస్తం హంతమహతావసేన విశ్వస్య జంతోర సమస్పదీష్ట ప్రజాజిగాది ఖర్గలే వదక్తమపద్రుహస్తం వా ఆంగూహమానా వవ్రమాణం తమవేష్ట్రామాణోగ్రంథరక్షసోపబ్ధే విదిష్టం మరుతో లింక్షేక్షతగృభాయత రక్షసంపీనష్టన పయోజే భూత్వా పతయంతి రక్తభర్యే వారిపోదధీరే దేవే అధ్వరే ప్రవర్తయ దివోస్మానమింద్రహోమధిరమ్మఘవన్ సంశీరాధి ప్రాక్తో అధరాదోదక్తోభిజరక్షసర్వదేన ఏత ఉత్తే పాదయం తిష్పరాతవ ఇంద్రం దిప్సంతి దిప్సబోదాభ్యం శిశీతే శక్ర పిశూనేభ్యో మఠం నూనం సృజలశం జాతుమద్భ్యాః ఇంద్రో జాతో నామ భవత్పరాశరోహ నిర్మధీనాభ్యా అధీతో శక్ర ప్రదశ్యవనం పాత్రే విందన్ సదలే రక్షతా పురోగజాతం శుభోగముతకోకజాతం సువర్ణయాతముతృధ్యాతం దృఢదే ప్రవేణ రక్షింద్ర మానో రక్షో అభినవ్యాదపోక్షంతుమిథదాదేదినా పృథివీరపార్థివాత్మంభరసోంతరిక్షం దివ్యాత్మాత్మస్మాన్ ఇంద్రజీవాహాంతం యాదుధానముతస్త్రియం మాయయా శాశదానా విగ్రీవాసోమోరేవారుదం తుమాదే సోరిజముచ్చరంతం ప్రతీచక్ష్వమిచక్ష్వేంద్రశ్చతోమజాగృత రక్షోభ్యోమశ్చతమశాతుమద్భ్యా అయం ప్రాజిసోమయర్వీరో వీరాజపద్యతే వీర్యవాన్ సమత్నోరవీర పరిపాణస్వమంగళ అయం మణిస్తపత్న సువీర సహస్వాన్ వాది సహర్మాణ ఉగ్రహ ప్రత్యకృత్యాదోషయం వేది వీర అనేంద్రో మణినా వృత్రమహం అనేనాశూరాన్ పరాభావయం మనీషీ అనేనాజయ్యావా పృథివీ అనేనాజయ్రదిశ్చర అయం శాక్యో మణిప్రతివర్త ప్రతిసర ఓజస్వాన్ విమృతో వశీకో అస్మాన్ పాదు సర్వతా తదగ్నిరాహ బృహస్పతి సవితానింద్రా తేమే దేవా పురోహితా ప్రతీతే కృత్యా ప్రతిఫలైరజంతో అంతర్గ్రహేద్యాృథివీరుదాహృతలోజం తేమే దేవా పురోహితా ప్రతీతే కృత్యా ప్రతిఫలైరజంతో ఏ శ్రాత్యం మణింజనావర్మాణి కృణ్వదే శౌర్యవదివ మారస్య వికృత్యాధదే వశీ శ్రాత్యేన మణిహరిషీణేవ మనీషిణా అజీషం సర్వా ప్రతనామివృథో హన్విరక్షతా యా కృత్యాంగిరేర్యా కృత్యాధీర్యా కృత్యా స్వయం కృతాయోచాన్యేభిరాభృత ఉభయేస్తా పరాయంతు పరావతో నవతిం నావ్యాది అస్మై మణిం వర్మ భద్రంతు దేవాయంద్రో విష్ణుః సవితా రుద్రో అగ్నిః ప్రజాపతి పరమేష్టి విరాట్ వైశ్వానరే ఉత్తమో అస్తోషధీనామరణ్వాన్ జగతామివ వ్యాఘ్రస్వపదామివ యమైచ్ఛామామీదామహనమ్రదిష్పాశనమంతీతం సయ్యాఘ్రవత్యసో సింహాసో మృషా అసో సపత్రకరిషోజోమం మణిం నైనం ఘనంత్యప్సరసోదకం ధర్వానమద్యా సర్వాదిశో విరాజో విభక్తేమం మణిం కశ్యపస్తాపసజల కశ్యపస్తాసమీరయత్ అవీమస్తేంద్రో మానుషే బిభ్రత్సం శ్రేషిణేదయత్ మణిం సహస్రవీర్యం వర్మ దేవాకృణ్వత యస్వాత్యాభిర్యస్వా దీక్షాభిర్యజ్ఞేర్యస్వాదిఘాహంసతి ప్రత్యక్షమిందేణ శతవర్ణ అయమిందే ప్రతిస్వాన్ సంజతో మణి ప్రజాంధనం చ రక్షసు పరిపాణస్సు మంగళా అథ పత్రం ఇంద్రాదవత్రం న పశ్చాజ్యోతిషోర పురస్క్రీ బ్రహ్మ పృథివీ బ్రహ్మ సూర్యా బ్రహ్మ మహింద్రశ్చాగ్నిశ్చారాధాలే ఐంద్రాగ్రం బ్రహ్మ బహుళ్యుగ్రం విశ్వే దేవానాదివిధ్యం సర్వే కన్మే తన్మంత్రాయతాం సర్వతో బృహదాయుష్మాన్ జనదశ్చర్యసాధారి ఆమారక్షదేవమణిర్మయ్యాష్టసాధరే నిమం మేధిమభిసంవిశద్ధంబమోపానం త్రివరోథమోజాసే అస్మిన్నింద్రో నిదధాతు నిర్మభిమం దేవాసో అభిసంవిశద్ధం దీర్ఘాయుత్వాయ శతసారదాయాయుష్మాంజరదశ్చర్యథాసత్సర్వతిరావిషాంబరవృత్రావిమృధో వశీ ఇంద్రో బద్ధాతు మణింజీ జీవా అవరాజితయంకరో వృషా సత్వా రక్షతు సర్వతో దివానక్రం చ విశ్వతః జౌరే మాతోమాజ్జాయ పదివేదనౌ దుర్ణామాత్రాయమివత్సవా పలారానుపలాలో సర్గం కోకం మలిమృతం పరీయగం ఆశ్రేషం భవ్రివాసవక్షగ్రీవం ప్రవీణినం బాసంవ్రతోమాపశ్రవరూమావశ్రవంతరా కృణామ్యస్మై భేషజం మజం దుర్నామకాదరణం దుర్నామా సునామాభాసంవృతమిచ్చత అరాజానపరహన్మసునామాస్త్రైణమిచ్చత యృష్ణేశీన అరాజానశ్యాముష్కాభ్యాం సదోపరహన్మసి అనుజిఘ్రం ప్రశంతం కవ్యాదముతరేహం అరాయాం సకిష్ణినో వజఃపింగో అనీరస్వాస్వం మే నిపర్యతే భ్రాతా భూత్వామిదే వజస్తాం సహతమితః కేవలోపాం స్థిరేతిస్వాస్వంజేం సరదిస్తాదిక్షాగ్రతి ఛాయామేవ ప్రదాం సూర్య పరిక్రామన్నీర యణోతి మృతవత్సామవతోకామివాం స్త్రియం తమోషే త్వం నాశయాస్యా కమలమంజివాం ఏషాలా పరిణత్యంతి సాయం గర్దభనాదినాః కుశూరాదేతే దుఃఖితాః కరకుభాః కరుమా స్త్రిమాః తానోషే త్వం గంధేన విశోచీరాం వినాశయా ఏ కుకుంధా కుకూరభాకృత్యోషాభ్రతి క్లీపాదేవ ప్రణ్యం తోవనే కుర్వతే ఘోషం తానితో నాశావసి ఏ సూర్యన్నతి శిక్షంత ఆతపంత మమం దివ అరాయాన్వస్తవాసినో దుర్గంధీం గోహీరాస్యాన్మకాన్నాశావసి ఆత్మానవతిమాత్రవంశ ఆసాయ బిభ్రతి స్త్రీణాం శ్రోణి ప్రతోదిరైంద్రరక్షాంసి నాశయ ఏ పూర్వేవద్వోయంతి హస్తే శృంగాణి బిభ్రద ఆవాసేష్ట ప్రహాసిన స్తంభే కుర్వతే జ్యోతిస్తావితో నాశయామసి ఏషాం పశ్చాత్తపదాని పురపార్శ్వే పురోభా కలజాశ్చోమజాయమట్మటా కుంభముష్కాయాశవా తానశ్యా బ్రహ్మణస్పదే ప్రతిబోధే నాశయా పర్యస్తాక్షా ప్రచంగశాస్త్రేణా సంతు పండగా అవభేషజ పాదయ యజమాం సంవిరత్ సత్యపాదిస్వపాదిం స్త్రియం ఉద్ధర్షిణం మరీకేశం జంభయం తం మరీషం ఉపయషం త్రవదుంబలం తుందేలూఢం పదా ప్రవిధ్యేపాశ్న్యాం గౌరీవ స్పందన యస్తే గర్భం ప్రతిషా జాతం వారయాదితే లింగస్థముగ్రహం వాణోహృదజాభిధమం ఏ అమ్నో జాతన్మారయం విహోదే కానుషేరతే స్త్రీభాగాన్ పింగోగం గర్వాన్మాసో అభ్రమీవాజతో పరిసృష్టం ధారయతు జర్ధిరం ఆవపాదిత గర్భంత ఉగ్రౌ రక్షతాం భ్రేణయోనిః విభార్యౌ పవీనాత్తం గల్లాచ్ఛాయకాసుగ్రహాత్ ప్రజాపత్తే తాపింగః పరిపాదులిలః వ్యాస్యాశ్చ రక్షాత్ పంచపాదాదనం గురేః వృందాదభిప్రసర్పదః పరిపాభివరీవృతాత్ యామం మాంసమదంతి పౌరోషేయంచరే గర్భాన్ ఖాదం నిగేషవాస్తాడితో నాశనాపతి ఏ సూర్యాత్మని సర్వం తిష్ణుషే వశ్వసూరాదధి వయస్తేషాం లింగస్య హృదయేధి నివిధ్యతాం లింగరక్షజాయమానం పాపమాం సంస్కృయం క్రమ్ ఆండాదో గర్భాన్మాదవన్ బాధశ్వేతీరా అప్రజాస్వం మాత్రవత్సమాద్రోదమఘమాయం వృక్షాదీవ స్వయం కృత్వాంచ్రవోజాశ్చ శుక్రారోహేణీవృష్ణయ అశక్తే కృష్ణావోషధే సర్వా అక్షావదావసి రాయంతామిమం పురోషం యక్ష్మాదేవేసీతారథి వ్యాసాంజోష్ఠితా పృథివీ పాదాసరముద్రోధాం బభూవ ఆపో అగ్రం దివ్యాపోషధయ తాస్తే యక్ష్మేణశ్యాలంగారంగారీరసన్ ప్రసృణీస్తంభీంగా ప్రబంబీరోధీరావధామి అంశుమరే కాండిశాఖాయాదేవీరుధో వైశ్వదేవీ రుద్రా పూరుషజీవనే యద్సహస్రమానాీర్యాచ్చోబలం తేనేమస్మాజ్ఞస్మాషం ముంచదౌషధీరథో గృణోమి భేషజం జీవరాన్నఘాషాం జీవంతీమోషీమహం అరంధరీ ఉన్నయంతే పుష్పాం మధుమీ విహూవే స్మాదిష్టదాదే ఇగాయం తప్రజేనతో మేదిరేర్వచ సోమమ యథేమం పారయామసి పురోషం లలితాదధి అగ్నేర్ఘాతో అపాం గర్భోజారోహం త్రిపురం నవాః ధ్రువా సహస్రనాం నేర్భేణజే సంతాభృతాః అవరోన్వాదనాత్మా నమోషధయ ఘోరం దురితం తీక్ష్ణ సంజ్ఞా ఉన్ముంచేర్వివరుణ ఉగ్రాజాషదోషణీ అరో బలాసనాశణీ కృత్యాదోషణీష్టాస్తాయం కోషధీ అపర్క్రీతాశ్రయీయశేర్వీరసోజాభిష్టౌతా ్రామస్మిన్ గ్రామే గామశ్వం పురోషం మధం మధోమన్మూలం మధోమనగ్రమాధా మధోమన్మధ్యం మేరుదాహం బభూవ మధోమత్పర్ణం మధోమత్పుష్పవాసాం మధో సంభక్త అమృతస్య భక్షో ఘృతమన్నం దుఃఖతా గోపూరోగమం యాదేష్టమా ప్రేథివ్యా మధ్యోషధీ తామాసహస్రపల్యో మృత్యోర్ముంచంతం హృద వైయాఘ్రమణిర్విరుధాం కాయమాణోభిషస్తిపా అమీవా సర్వరక్షాం సపహంతధి దూరమస్మర సింహస్యేవష్టరథో సంవీజంతే అగ్నేరేవ విజంతావృతాభ్యః పురుషాణాం మేరద్భిరదేవతో రావ్యాయోచానాగోషదోగ్నేర్వైశ్వానరాదధి భూమిం సంతం రాజా వనస్పతి పర్వతేషు సమేషు తాన పయస్పదే శివ ఓషధేస్తు సంహృతేహం వేద వేదోజాశ్చవశ్యాక్షూషా అజ్ఞాతాజాసో విద్మర సంహృత సర్వా సమగ్రావోషధేర్బోధం తువత సోమమ యథేమం పారయామసి పురోషం దురితాది అశ్వత్థో దర్భో నిరుధాం సోమో రాజామృతం హరి బ్రీహిర్యవశ్చ వేషజవ దివస్పుత్రావవర్జ్య ఉజ్జీహీర్ధే స్తనయంతధిక్రందత్యోషధీః జడాకృష్ణిమాతర పర్జన్యోరే తదావధి తస్యామృతస్యేమం వరం పురోషం పాయజావధి అథో గృణోమి భేషజం యథాక్షతాయన పరాహో వేదీర్ఘం నకులో వేదభేషీ సర్వాగం ధర్వాయా విదస్తాస్మావసేహువే యాస్వర్ణాంగిరీర్దివ్యాఘరో విదు వయాంజిహంసాయా విదుర్యాశ్చర్వే వదత్రిణ మృగాయా విదురోడేస్తాస్మావసేహువే ప్రాశ్నంత్యఘ్యాజావీనామయావయాస్తుభ్యవోషధేస్తన్మయక్షన్వాదేను మనుష్యాభేషజం భిడజో విదు తావేర్విశ్వభేషజీరాభరామిత్వామభి పుష్పవదే ప్రసోవదే ఫలినీరపలాభుదా సంమాతరాస్మాహారిష్టదాహారే ఉద్వాహారం పంచశలాజసాదరాశ్వస్మాద్దేవగిద్విషాత్ ఇంద్రోమంతమంతేదక్రశూరపురంగ్రహనామిత్రణాం సహస్రశ పూర్తిరర్జునో పద్మాని పోతిం సేనా ధూమవర్గ్యం పరాజ్రశ్చామిత్రాదాం భయం అమోనశ్వత్థలిశేషామోంఖరదిరాజిరం తాజగ్రంగజిమభ్యం తాం ఘంకేనాన్వదకోవధైః పరుషాణమోన్పరుణాత్మక్రీణోగ్రహంగేనాన్వదకోవధైః క్షిప్రం సరేమజ్జంతాం బృహజ్జాలేన సందీతాః అంతరిక్షం జాలయమాసే జాలదండాదిశోమహీః తేనాభిధాయశస్యూనాం శక్రస్యేనామవాపవరె బృహద్ధిజాలం బృహదః శక్రస్య వాజీ వరః తేన శత్రోనభిధర్వాణ్యబ్జానముచ్చారేకతమచ్చనైషాః బృహత్తే జాలం బృహత ఇంద్రజోరస్రాఘస్య తేన శతం సహస్రమయుతమ్యద్భుతం జఘాన శక్రోస్యోనాపభిధాన సేనయా అయం లోకో జాలమాసేచక్రస్య మహతో మహాన్ తేనాహమింద్రజాలేనామోంస్తమాసాభిదధామి సర్వాన్ సేనిరుగ్రార్యన్ధరాష్టానపవాచనా శ్రవస్తంధ్రేశ్చ మోహశ్చైరవో నభిధామి సర్వాన్ మృత్యవేమోన్ప్రయక్షామి మృత్యువాదేనమేషా మృత్యోర్యేణ ఖలాదుమాస్తేభ్యేనాన్ ప్రతిరజామి మధ్వా నయదామోన్మృత్యదోదాయమదోదామోంభర పరస్సహస్రాన్యంతాన్మృత్యం భవస్య సాధ్యాయేకం జాలరంగమస్యత్యయం చోజసా రుద్రాయేకం వసవయేకమాదిత్యేక ఉచ్యతః విశ్వే దేవ ఉపరిష్టారుజంతోజసా మధ్యే నఘ్నంతోయంతు సేనామంగీరసో మహీ వనస్పతిష్ణామియ్రే గంధర్వాత్ సర్వసర్వాన్ దేవాన్ పుణ్యజనాన్ పిత్రే దృష్టాష్టామియ్రమృత్యుపాచార్యాక్రమ్యముచ్చే అముష్యాహంతుదేరాయం కోటం సహస్ర ధర్మ సమిద్ధో అగ్నిరాయం హోమ సహస్రవచ్చేణం ప్రత్యోరాశాపద్యంతాం క్షుదం సేదిం వధం భయం ఇంద్రశ్చాక్షుజాలాభ్యాం సర్వేణాహోం భరతం పరాజితాత్రమిత్రుక్తాధావ్రహ్మణ బృహస్పతి ప్రణుక్తానాం మామేషాం మోచిరశ్చన అవరపద్యంతామేషా మానోధానిమాశకల్పతిధావిషం అదేషాం బహువిభ్యతామిషావోగ్రంతుమర్మణి సంక్రోశనామేనాథివేదమంతరిక్షం సహ దేవతాభి మా జ్ఞాతారం మా ప్రతిష్టాం వేదంతమితో విజ్ఞానాపరంతమృత్యం దిశశ్రోశ్వరయో దేవరతస్యోడాశాశ్వాంతరిక్షముద్భిః యావా పృథివీరక్షతీరతమోభీశవోంధర్దేశాః కింకరావాక్పరిరక్షం సంవత్సరోరథ పరివత్సరోరథోమస్థో వినాడీషాంగీరథముఖం ఇంద్రస్థం జ్యేష్ఠాశ్చంద్రమాసారథి ఇదో జయతో విజయ సంజయ స్వాహే జయంతమరామీ జయంతాం స్వాహైభ్యోదాహామీభ్యీలలో నామోనభ్యవరతమామీ